సామవేదాంతర్గత ఛాందోగ్యోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం 2:1 ద్వితీయ ప్రపాఠక 1 సమస్త సామోపాసన ద్వితీయోధ్యాయ సమస్తస్య ఖలు సామ్న ఉపాసనం సాధు యత్ ఖలు సాధు తత్సమేత్యాచక్షతే యద సాధు తదసమేతి 1 జనవరి 2002 ఓం సమస్తస్య ఖలు సామ్న ఉపాసనం సాధు యత్ ఖలు సాధు తత్ సామ ఇతి ఆచక్షతే యత్ అసాధు తత్ అసామ ఇతి. సామ ఉపాసన గురించి ఎరిగియున్న సాధు పురుషులకు నమస్కారము. పరమాత్మతత్వము ఎరుగుచు స్తుతిస్తూ గానము చేయటమే సామగానము. సమస్త ఉపాసనలలో సామోపాసన శుభప్రదము. ఎదైతే సాధువో దైవిగుణములో అమానిత్యాది జ్ఞానలక్షణములు అద్వేష్టాది భక్తి నిర్వచములు అదంతా సామమే. మనము చేస్తున్న సామగానమే. ఏది శాస్త్రములచేత అనుభవజ్ఞులగు పెద్దలచేత సహజములగు సాత్విక జనులచేత అసాధు నోట్ అప్రోప్రియేట్ అనబడుచున్నదో అదంతా అసామమే. తదుతాప్యాహున్ సామ్నేనముపాగాదితి సాధునేనముపాగాదిత్యేవ తదాహుర సామ్నేనముపాగాదిత్య సాధునేనముపాగాదిత్యేవ తదాహుహ 2 జనవరి 2002 తత్వతాపి ఆహోహ సామ్న ఏనం ఉపాగాత్ ఇతి సాధున ఏనం ఉపాగాత్ ఇతి ఏవ. ఎవరైనా సామగానముతో అభ్యర్థిస్తున్నారు విన్నవిస్తున్నారు పని చెప్పితే అట్టివారు సద్బుద్ధితోనే అది అడుగుచున్నారు అని గమనించాలి గ్రహించాలి. వారు త్యాగబుద్ధితోనే అడుగుచున్నారని అనుకోబడుతోంది. తత్ ఆహుంహ అసామ్న ఏనం ఉపాగాత్ ఇతి అసాధు నయేనం ఉపాగాత్ ఇతి ఏవ తత్ ఆహుహ. అట్లా కాకుండా ఎవరైనా ఆయన అసామగానముతో అది అడుగుచున్నారు అని చెప్పితే దాని అర్థం అట్టివారు సంకుచితమగు స్వార్థపూరితమగు కామపూరితమగు బుద్ధితో మాత్రమే అడుగుచున్నారు అని గ్రహించాలి. అథోతాప్యాహున్ సామనో బతేతి యత్సాధు భవతి సాధు బతేత్యేవ తదాహుర సామనో బతేతి యద్ సాధు భవత్య సాధు బతేత్యేవ తదాహోహ 2 జనవరి 2002 3 అథ ఉత అపి ఆహోహ సామనో బత ఇతి యత్ సాధు భవతి సాధు బత ఇతి ఏవ తత్ ఆహోహ అసామనో బత ఇతి యత్ అసాధు భవతి అసాధు బత ఇతి ఏవ తత్ ఆహోహ. ఇదిగో ఇది సామగానము. ఇది సామనము సకల జనుల శ్రేయస్సును తమ దృష్టిలో కలిగియున్న మనస్సు. ఈ గాన శ్రవణము సంభాషణ శ్రవణము సద్బుద్ధితో గానము శ్రవణము పుణ్యప్రదము. ఇది సాధు. సామ ఇంద్రియానము లేక లోకసంబంధమైన ఆనందము ఆశయముగా కలిగినది అసాధు అగుచున్నది. కామ్యబుద్ధితో పాపము కలిగించినది అయి ఉన్నదంతా అసాధు అసామ. ఏది సాధుయో ఏది అసాధుయో గ్రహించి ఉండాలి. సయ ఏతదేవం విద్వానసాధు సామెత్యుపాస్తేభయసో హయదేనం సాధవో ధర్మ ఆచగచ్చేరుపచ నమ్యః 4 జనవరి 2002 ఇతి 1 ఖండః. 4 సయ ఏతత్ ఏవం విద్వాన్ సాధు సామ ఇతి ఉపాస్తే అభ్యాసో హయత్ ఏనం సాధవో ధర్మ ఆచగచ్చేయః ఉపచ నమేయః. ఎవరైతే సాధు అసాధు అగుచున్న గానములేవో గ్రహించి వివేకీ అయి విద్వాంసుడై సామను ఉపాసిస్తాడో అభ్యాసం చేస్తాడో అట్టి సాధు ధర్మాచరణను ఆశ్రయిస్తూ సర్వశుభములను సంపదలను పొందుచున్నాడు. ఇతి ఛాందోగ్యోపనిషత్ ఉద్వితీయ అధ్యాయే 1 ఖండః 2 ద్వితీయ ప్రపాఠక 2 ఖండః పంచవిధ పృథివీ సామోపాసన లోకేషు పంచవిధం సామోపాసిత పృథివీ హింకారః అగ్నిః ప్రస్తావోంతరిక్షముద్గీథ ఆదిత్యః ప్రతిహారో ద్యార్నిధనమిత్యుద్ధ్వేషు 1 ఫిబ్రవరి 2002 లోకేషు పంచవిధం సామ ఉపాసిత లోకంలో సామము యొక్క 5 విధములైన ఉపాసన 1 హిమ్ ఆహ్వానము వెల్కమ్ 2 ప్రస్తావము ఇంట్రొడక్షన్ 3 ఉద్గీతము మహిమస్తుతి లిటరీ డిస్క్రిప్షన్ 4 ప్రతిహారము అవ్యతిరిక్త ఖండనము 5 నిధనము సమాప్తి ఎండ్ అప్ కన్క్లూజన్ పృథివీ హింకారః అగ్నిః ప్రస్తావో అంతరిక్షం ఉద్గీత ఆదిత్యః ప్రతిహారో ద్యోహ నిధనం ఇతి ఊర్ధ్వ ఏషు పృథివీ పంచవిధ సామోపాసన. ఒకటి పృథివీ హింకారము ఆహ్వానము, రెండు అగ్ని ప్రస్తావము దేవత గురించి ప్రస్తావించటము, మూడు అంతరిక్షము ఆకాశము ఉద్గీతము ఔన్నత్య వర్ణనము, నాలుగు ఆదిత్యుడు ప్రతిహారము వ్యావిరిక్త భావముల ఖండనము, ఐదు ద్యోహ ద్యులోకము దేవతాలోకము స్వర్గలోకము నిధనము సమాప్తి. ఈ విధంగా తెలుసుకుని ఉపాసిస్తూ ఈ జీవుడు ఊర్ధ్వగతులను ఊర్ధ్వస్థానములను సిద్ధించుకోగలడు. అథావృత్తేషు ద్యౌర్హింకార ఆదిత్య ప్రస్తావంతరిక్షముద్గీతోగ్ని ప్రతిహార పృథివీ నిధనం ఫిబ్రవరి 2022. అథ ఆవృత్తేషు ద్యోహ హింకార ఆదిత్య ప్రస్తావో అంతరిక్షం ఉద్గీతో అగ్ని ప్రతిహార పృథివీ నిధనం. ఇప్పుడిక ఆవృత్తమునందు తిరిగి నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు లేక అనుక్రమమునందు ఒకటి ద్యులోకము స్వర్గలోకము యొక్క స్వరము హింకార ఉపాసన, రెండు ఆదిత్యము యొక్క స్వరము ప్రస్తావ ఉపాసన, మూడు ఆకాశము అంతరిక్షము యొక్క స్వరము ఉద్గీత ఉపాసన, నాలుగు అగ్ని యొక్క స్వరము ప్రతిహార ఉపాసన, ఐదు భూమి యొక్క స్వరము నిధన ఉపాసన. కల్పంతే హాస్మై లోకా ఊర్ధ్వాశ్చావృత్తాశ్చయ్య ఏతదేవం విద్వాగ్లోకేషు పంచవిధం సామోపాస్తే ఫిబ్రవరి 3, 2002. ఇతి ద్వితీయ ఖండః. మూడు కల్పంతే హా అస్మై లోక ఊర్ధ్వాశ్చ ఆవృత్తాశ్చ య ఏతత్ ఏవం విద్వాన్ లోకేషు పంచవిధం సామా ఉపాస్తే. ఈ విధంగా ఊర్ధ్వలోకములను కింద నుంచి పైకి, ఆవృత్తములను పైనుండి క్రిందికి, స్వరములను గురించి తెలుసుకుని సామగానమును 5 పంచ విధములుగా ఉపాసిస్తున్నారు. ఇతి ఛాందోగ్యోపనిషత్ ఉద్వితీయాధ్యాయే ద్వితీయ ఖండః 2, 3. ద్వితీయ ప్రపాఠకః తృతీయ ఖండః పంచవిధ సామగాన వృష్టి ఉపాసన. వృష్టో పంచవిధం సామోపాసీత పురోవతో హింకారో మేఘో జాయతే స ప్రస్తావో వర్షతి స ఉద్గీతో విద్యుత్తతే స్తనేతి స ప్రతిహార ఉద్గృణతి తన్నిధనం. మార్చి 1, 2002. ఒకటి పృష్టౌ పంచవిధ సామా ఉపాసీత పురోవతో హింకారో మేఘో జాయతే స ప్రస్తావో వర్షతి స ఉద్గీతో విద్యుత్తతే స్తనేతి స ప్రతిహారః. వృష్టులు కురిపించటము 5 విధములగు సామములుగా ఉపాసించబడుగాక. 1 తూర్పు వాయువు హింకారోపాసనగా, 2 మేఘమును ప్రస్థాన ఉపాసనగా, 3 వర్షమును ఉద్గీతము ఉపాసనగా, 4 మెరుపులను పిడుగులను ప్రతిహార ఉపాసనగా ఉపాసించబడుగాక. వర్షతి హాస్మై వర్షేతి హయ ఏతదేవం విద్వాన్ వృష్టౌ పంచవిధం సామోపాస్తే మార్చి 2, 2002. ఇతి తృతీయ ఖండః. 2 ఉత్ గృహాణాతి తత్ నిధనం. వర్షతి హాస్మై వర్షేతి హ య ఏతత్ ఏవం విద్వాన్ వృష్టౌ పంచవిధం సామా ఉపాస్తే. 5 అపసంహారము లేక విరమించటమును నిధనముగాను గానము చేస్తూ ఉపాసించబడుతోంది. ఈ విధంగా వృష్టిని వర్షమును ప్రకృతి యొక్క మహత్తరమైన ప్రసాదముగాను పరమాత్మ యొక్క కరుణారసముగాను విద్వాంసులచే ఉపాసించబడుచున్నది. ఇది విద్వాంసుల యొక్క వృష్టి రూప పంచవిధ సామోపాసన. ఇతి ఛాందోగ్యోపనిషత్ ఉద్వితీయాధ్యాయే తృతీయ ఖండః. 2, 4. ద్వితీయ ప్రపాఠకః చతుర్థః ఖండః అపంచవిధ జల సామోపాసన. సర్వాస్వప్సు పంచవిధం సామోపాసీత మేఘో యత్ సంప్లవతే సహింకారో యద్వర్షతి స ప్రస్తావో యాః ప్రాచ్యః స్యందంతే స ఉద్గీతో యాః ప్రతీచ్యః స ప్రతిహారః. సముద్రో నిధనం ఏప్రిల్ 1, 2002. 1 సర్వాన్ అప్సు పంచ విధం సామా ఉపాసీత మేఘో యత్ సంప్లవతే సహింకారః యత్ వర్షతి స ప్రస్తావో యాః ప్రాచ్యః స్యందంతే స ఉద్గీతో యాః ప్రతీచ్యః స ప్రతిహారః. స సముద్రో నిధనం సమస్త జలములను 5 విధములుగా సామగానోపాసన చేయుదురుగాక. 1 మేఘముల సమూహము రూపుదిద్దుకోవటము హింకారోపాసన, 2 వర్షించటము ప్రస్తావోపాసన, 3 జలము ప్రాచి తూర్పు దిశగా ప్రవహించటము ఉద్గీతము, 4 జలము ప్రతీచ్య దిశగా పడమట ప్రవహించటము ప్రతిహారము, 5 సముద్రమే నిధనము సమాప్తి. నహాప్సు ప్రైత్యప్సు మాన్భవతి య ఏతదేవం విద్వాన్ సర్వాస్వప్సు పంచవిధం సామోపాస్తే ఏప్రిల్ 2, 2002. రెండూ సహా అప్సు ప్రైత్యప్సుమాన్ భవతి. యా ఏతత్ ఏవం విద్వాన్ సర్వాహ అప్సు పంచవిధం సామా ఉపాస్తే ఇతి చతుర్థః ఖండః. ఈ విధంగా పంచసామోపాసన గురించి ఎరిగియున్నవాడు జలోపాసన చేయుచున్నవాడై జలపంచసామము తత్వము ఎరిగియున్న విద్వాంసురగుచున్నాడు. ఇతి ఛాందోగ్యోపనిషత్ ద్వితీయాధ్యాయే చతుర్థః ఖండః 2-5. ద్వితీయ ప్రపాఠకః పంచమః ఖండః పంచవిధ ఋతు సామోపాసన. ఋతుషు పంచవిధం సామోపాసీత వసంతో హింకారః గ్రీష్మః ప్రస్తావో వర్షా ఉద్గీతః శరత్ప్రతిహారో హేమంతో నిధనం. మే 1, 2001. ఋతుషు పంచవిధం సామా ఉపాసీత వసంతో హింకారః గ్రీష్మః ప్రస్తావో వర్షా ఉద్గీతః శరత్ప్రతిహారః హేమంతః నిధనం. ఋతువులను 5 విధములైన సామోపాసన నిర్వర్తించెదరుగాక. 1. వసంత ఋతువు హింకారోపాసన. 2. గ్రీష్మ ఋతువు ప్రస్తావనోపాసన. 3. వర్ష ఋతువు ఉద్గీతము. 4. శరత్ ఋతువు ప్రతిహారము. 5. హేమంతము నిధనము ఉపసంహారము సమాప్తి. గమనిక: ఇక్కడ సంవత్సరమును 6 కాకుండా 5 ఋతువులుగా చెప్పబడెను. కల్పంతే హాస్మా ఋతవ ఋతుమాన్భవతి య ఏతదేవం విద్వానుతుషు పంచవిధం సామోపాస్తే మే 2, 2002. ఇతి పంచమః ఖండః. 2. కల్పంతే హాస్మా ఋతవ ఋతుమాన్ భవతి య ఏతత్ ఏవం విద్వాన్ ఋతుషు పంచవిధం సామా ఉపాస్తే. ఎవరైతే వసంత గ్రీష్మ వర్ష శరత్ హేమంత 5 ఋతువులను సామము యొక్క హింకార ప్రస్తావన ఉద్గీత ప్రతిహార నిధనములుగా తెలుసుకుని విద్వాంసులై పంచఋతు సామగానమును ఉపాసిస్తారో యవారు ఋతువులచే రక్షించబడి ఋతువులలోని ఆయా సంపదలు పొందగలరు. ఇతి ఛాందోగ్యోపనిషత్ ద్వితీయాధ్యాయే పంచమః ఖండః 2-6. ద్వితీయ ప్రపాఠకః 6 ఖండః పంచవిధ పశు సామోపాసన. పశుషు పంచవిధం సామోపాసితాజా హింకారోవయః ప్రస్తావో గావ ఉద్గీతోస్వాహ ప్రతిహారః పురుషో నిధనం. 1, 2002. 1. పశుషు పంచవిధ సామా ఉపాసీత అజా హింకారో అవయః ప్రస్తావో గావ ఉద్గీతో అస్వాహ ప్రతిహారః పురుషో నిధనం. పశువుల గురించిన 5 విధ సామోపాసన ఈ విధంగా ఉంటుంది. 1. అజములు మేకలు హింకారోపాసన. 2. అవయములు గొర్రెలు ప్రస్తావోపాసన. 3. గోవులు ఆవులు ఉద్గీతోపాస. 4. అశ్వములు గుబములు ప్రతిహారోపాసన. 5. పురుషుడు మానవుడు నిధనము సమాప్తి. భవంతి హాస్య పశవః పశుమాన్ భవతి య ఏతదేవం విద్వాన్ పశుషు పంచవిధం సామోపాస్తే 2, 2002. 2. భవంతి హాస్మా పశవః పశుమాన్ భవతి య ఏతత్ ఏవం విద్వాన్ పశుషు పంచవిధం సామా ఉపాస్తే. ఇతి 6 ఖండః. ఇట్టి పంచవిధ పశు సామోపాసన ఎరిగి నిర్వర్తించువాడు సమృద్ధియగు పశు సంపద పొందగలడు. అట్టి పంచవిధ పశు సామోపాస ఎరిగినవాడు లోటు లేనివాడై ఉంటాడు. ఇతి ఛాందోగ్యోపనిషత్ ద్వితీయాధ్యాయే 6 ఖండః. 2-7. ద్వితీయ ప్రపాఠకః 7 ఖండః ఇంద్రియ సామోపాసన. ప్రాణేషు పంచవిధం పరోవరియః సామోపాసిత ప్రాణో హింకారో వాక్ప్రస్తావశ్చక్షురుద్గీత శ్రోత్రం ప్రతిహారో మనో నిధనం పరోవరియంసి వా ఏతాని. 1, 2002. 1. ప్రాణేషు పంచవిధ పరోవరియః సామా ఉపాసిత ప్రాణో హింకారో వాక్ప్రస్తావః చక్షుః ఉద్గీతః శ్రోత్రం ప్రతిహారః మనో నిధనం పరోవరియాంసి వా ఏతాని. పంచవిధ పరోవరియ శ్రేష్ఠి సామోపాసన. పరోవరియోపాసన లేక పంచవిధ శ్రేష్ఠాతిశ్రేష్ఠ సామోపాస ఈ విధమైనది. 1. ప్రాణము హింకార ఉపాసన. 2. వాక్ మాట్లాడటం ప్రస్తావనోపాసన. 3. చక్షువులు కన్నులు ఉద్గీతోపాసన. 4. శ్రోత్రములు చెవులు ప్రతిహారోపాసన. 5. మనస్సు నిధనము సమాప్తి ముగింపు. ఇవి పరోవరియ పంచవిధ సామోపాసనలు. పరోవరియో హాస్య భవతి పరోవరియసో హలోకాంజేతి య ఏతదేవం విద్వాన్ ప్రాణేషు పంచవిధం పరోవరియః సామోపాస్తా ఇతి తు పంచవిధస్య జూలై 2, 2002 ఇతి సప్తమః ఖండః. 2 పరోవరియో హాస్య భవతి పరోవరియసో హలోకాన్ జయతి. యా ఏతత్ ఏవం విద్వాన్ ప్రాణేషు పంచవిధం పరోవరియః సామా ఉపాస్తా ఇతి తు పంచవిధస్య. అట్టి పంచవిధ పరోవరియ సామోపాసన ఎరిగినవాడు ధ్యానము చేయువాడు లోకాలు జయించివేయగలడు. లోకములలో నేను ఉన్నాను, లోకాలు నాలో అదే సమయంలో ఉన్నాయి అను సిద్ధిని పొందగలడు. అట్టి ప్రాణేషు పంచవిధ పరహ పరియ సామోపాసనచే విద్వాంసుడే దివ్యలోక ప్రవేశమునకు అర్హులవుతారు. పంచవిధ ఉపాసన సర్వదా ఉత్తమ ప్రయోజనము ప్రసాదించగలదు. ఇతి ఛాందోగ్యోపనిషత్ ఉద్వితీయాధ్యాయే సప్తమః ఖండః 2, 8 ద్వితీయ ప్రపాఠకః అష్టమః ఖండః వాచి వాక్ సప్తవిధ సామోపాసన అథ సప్తవిధస్య వాచి సప్తవిధం సామోపాసిత యత్కించ వాచో హుమితి సహింకారో యత్ప్రేతి స ప్రస్తావో యదేతి స ఆదః. 1, 2002 1 అథ సప్తవిధస్య వాచి సప్తవిధం సామా ఉపాసిత యత్ కించ వాచో హుమ్ ఇతి సహింకారః యత్ ప్ర ఇతి స ప్రస్తావో యత్ ఏతి స ఆద్యః. 7 విధముల వాచి వాక్కు సప్తవిధ సామోపాసన గురించి ఉపాసన కొరకై చెప్పుకుంటున్నాము. 1 ఏది హుం అని ఏ కొంచెము కూడా అయి అనబడుచున్నదో అది హింకారము. వాక్కులో హుం అనుస్వరమే హింకారము. 2 ప్రానుస్వరము అది ప్రస్తావము. 3 ఏది ఆదియో అదియే ఆది. దాట్ ఈజ్ ఆట్ ద బిగినింగ్ ఆఫ్ ఆల్ ఏల్స్ ఆ కనుస్వరమే ఆది. అది ఏ ఓం. యదుదితి స ఉద్గీతో యత్ప్రతీతి స ప్రతిహారో యదుపేతి స ఉపద్రవో యన్నితి తన్నిధనం. 2, 2002 2 యత్ ఉత్ ఇతి స ఉద్గీతో యత్ ప్రతీతి స ప్రతిహారో యత్ ఉప ఇతి స ఉపద్రవో యత్ని ఇతి తత్ నిధనం. 4 ఏ ఉత్ ఆది నుండి ఆదికి అనన్యంగా బయల్వెడలుచున్నదో జలము నుండి తరంగల్లా అది ఉద్గీతము. ఉత్ అనుస్వరమే ఉద్గీతము. 5 ఏది ప్రతి అయి ఉన్నదో ఈ కనబడే దానికి వేరే విడిగా ఉన్నదో అది ఆది. ప్రతి అనుస్వరమే ప్రతిహారము. 6 ఏది ఉప అనుస్వరమో అదియే ఉపద్రవము. 7 నీ అనునదే ఆ యొక్క నిధనము నీ అనుస్వరమే నిధనము ముగింపు సమాప్తి. దుగ్ధేస్మై వాగ్దోహం యో వాచో దోహోన్నవానన్నాదో భవతి. యా ఏతదేవం విద్వాన్ వాచి సప్తవిధం సామోపాస్తే. 3, 2002 ఇతి అష్టమః ఖండః. 3 దుగ్ధే అస్మై వాగ్దోహం యో వాచో దోహః అన్నవాన్ అన్నాదో భవతి. యా ఏవం విద్వాన్ వాచి సప్తవిధం సామా ఉపాస్తే. అట్టి సప్తవిధ వాచి వాక్ సప్తవిధ సామముగా తెలుసుకుని ఉపాసించువాడు పితికిన పాలు పోసియున్న పాత్రను పొందు రీతిగా పాలపాత్రను పొందు విధంగా వివేకి అయి వాకమృతమును పొందుచున్నాడు. అన్నము బ్రహ్మము ను కోరుకుని అన్నమే బ్రహ్మమే అగుచున్నాడు. ఇతి ఛాందోగ్యోపనిషత్ ఉద్వితీయాధ్యాయే అష్టమః ఖండః. 2, 9 ద్వితీయ ప్రపాఠకః నవమః ఖండః. ఆదిత్య సప్తవిధ సామోపాసన అథ ఖల్వముమాదిత్యం సప్తవిధ సామోపాసిత సర్వదా సమస్తేన సామ మాం ప్రతి మాం ప్రతీతి సర్వేణ సమస్తేన సామ. 1, 2002 1 అథ ఖల్వముం ఖలు అముం ఆదిత్యం సప్తవిధం సామా ఉపాసిత సర్వదా సమః తేన సామ మాం ప్రతి మాం ప్రతీతి సర్వేణ సమః తేన సామ. ఇక ఆపై సూర్యుని ఆదిత్యుని సప్తవిధ సామగానములుగా సప్తాస్వరథం ఆరుఢునిగా సప్తవర్ణముల కిరణస్వరూపునిగా ఉపాసించటము గురించి చెప్పుకుంటున్నాము. సూర్యుడు సర్వదా సమత్వమునందు అధిరోహితులై సర్వదా ప్రకాశిస్తూ నావైపు సమీప్యుడై ఉన్నారు. సర్వత్రా సమస్తులై సమముగా ప్రకాశించువారు. సర్వుల పట్ల సమభావన స్వయం ప్రకాశకము నిత్య జాగరుకత సర్వత్రా సమవత్స్థితి మొదలైన ఆత్మతత్వ నిర్వచనములు పుణికి పుచ్చుకున్నవారు అను సామగానముతో స్తుతించెదరుగాక. ప్రతి ఒక్కరికీ సమీపమున ఉన్నారు కాబట్టి ఆయనయే సామగానము. సామ తస్మిన్నిమాని సర్వాణి భూతాన్యన్వయత్తానితి విద్యాత్తస్య యత్పురోదయాత్స హింకారస్తదస్య పశవోన్వయత్తాస్తస్మాత్తే హిం కుర్వంతి హింకారభాజినో హేతస్య సామ్నః సెప్టెంబర్ 2, 2002 రెండు తస్మిన్ ఇమాని సర్వాణి భూతాని అన్వయత్తాని ఇతి విద్యాత్ తస్య యత్పురోదయాత్ స హింకారః తత్ అస్య పశవః అన్వయత్తాః తస్మాత్తే హిం కుర్వంతి హింకారభాజినో హి ఏతస్య సామ్నః సమస్త భూతజాలము ఆ సూర్యభగవానునిపై ఆధారపడి మాత్రమే జీవించగలుగుచున్నారని గ్రహించబడుగాక. ఆ సూర్యుడు ఉదయించటానికి ముందుగా ఉహింకారము ఆయన హింకార మహిమపైననే జీవుల మనుగడ అంతా ఆధారపడి ఉన్నది. అందుచేత జీవులంతా జీవించటమును ఆధారముగా పొందుతూ హింకార శబ్దమును చేస్తూ నిద్రలేస్తున్నారు. అట్టి హింకార స్వరూపులే అయి జీవించటమే ఆదిత్య సప్తవిధ సామోపాసన అనబడే సామగానము. అథ యత్ప్రథమోదితే స ప్రస్తావస్తత్స్య మనుష్య అన్వయత్తాస్తస్మాత్తే ప్రస్తుతికామాః ప్రశంసకామాః ప్రస్తావభాజినో హేతస్య సామ్నః సెప్టెంబర్ 3, 2003 3. అథ యత్ప్రథమా ఉదితే స ప్రస్తావః తత్ అస్య మనుష్య అన్వయత్తాః తస్మాత్తే ప్రస్తుతికామాః ప్రశంస కామాః ప్రస్తావభాజినో హి ఏతస్య సామ్నః 1. సూర్యుని ఆదిత్యుని ఉదయించటానికి మునుముందటి రూపము హింకారము. 2. మొట్టమొదటి ఉదయకిరణములు ప్రస్తావము. జీవుల జీవనము అట్టి సూర్యోదయముపై ఆధారపడి ఉన్నది. వారి ప్రత్యక్షాత్రక్షణ పరోక్ష దేహ మనోబుద్ధులను నిర్మలము చేయటము ఇవన్నీ ప్రశంసించటమే సామగాన ప్రస్తావన. అథయత్సంగవేలాయత్ స ఆదిస్తదస్య వయాగ్న్స్యన్వయత్తాని తస్మాత్తాన్యంతరిక్షేణారంభణాన్యదాయాత్మానం పరిపతంత్యాదిభాజిని హేతస్య సామ్నః సెప్టెంబర్ 4, 2002 4. అథయత్సంగవ వేలాయగ్న్స ఆద్యః తత్ అస్య వయాగ్న్సి అన్వయత్తాని తస్మాత్తాని అంతరిక్షే అనారంభణాని ఆదాయ ఆత్మానం పరిపతంతి ఆదిభాజిని హి ఏతస్య సామ్నః ఆయన కిరణములు లోకమంతా విస్తరించుచుండు సందర్భమే ఆది. ఆదిత్యునిలోని ఆది సూర్యాకారముగా పక్షులు ఆకాశంలో ఎగురుచున్నాయి. పక్షులు సూర్యునిపై ఆధారపడియే ఎగురుచున్నాయి. అట్టి చిన్న ఆకారముగల అల్పబలము మేధస్సుగల పక్షులు అంతరిక్షములో సూర్యోదయము ఆరంభము అగుచూ ఉండగా చెట్లుపైనుండి కిలకిలారవములతో ఆకాశములోకి ఎగురుచూ ఉన్న శక్తి యొక్క దృశ్యమే ఆదిత్య సామగానము. ఆ కిలకిలా శబ్దాలే సూర్యస్తోత్రము. అథయత్సంప్రతిమధ్యందినే స ఉద్దితస్తదస్య దేవ అన్వయత్తాస్తస్మాత్తే సత్తమాః ప్రాజాపత్యానాముద్దితభాజినో హేతస్య సామ్నః సెప్టెంబర్ 5, 2002 5. అథయత్ సంప్రతి మధ్యన్ దినే స ఉద్గీతః తత్ అస్య దేవ అన్వయత్తాః తస్మాత్తే సత్తమాః ప్రాజాపత్యానాం ఉద్గీతభాజినో హి ఏతస్య దేవాః సామ్న మధ్యాహ్న సమయంలో సూర్యుడి ప్రకాశమాన ప్రత్యక్ష రూపము ఉద్గీతముగా ఉపాసన. అట్టి మధ్యాహ్న సూర్యుని నుండియే తేజస్సు పొందుతూ దేవతలు ప్రకాశించుచున్నారు. మధ్యందిన ప్రకాశముపై ఆధారపడి ఉన్నారు. అట్టి మధ్యాహ్న సూర్యతేజస్సును పొందుచున్న దేవతలు అట్టి తేజోవిభవము గురించి ప్రజాపతి పుత్రులగు దేవతలు ఉద్గీతగానము చేస్తూ ఉన్నారు. అట్టి ఉద్గీతగానమే మధ్యందిన ఆదిత్య ఉద్గీత సామగానము. అథ యదుర్ధ్వం మధ్యందినాత్ ప్రాగపరాహ్నాత్స ప్రతిహారస్తస్య గర్భ అన్వయత్తాస్తస్మాత్తే ప్రతిహృతానవపద్యంతే ప్రతిహారభాజినో హేతస్య సామ్నః సెప్టెంబర్ 6, 2002 6. అథ యత్ఊర్ధ్వం మధ్యన్ దినాత్ ప్రాక్ అపరాహ్నాత్స ప్రతిహారః తత్ అస్య గర్భ అన్వయత్తాః తస్మాత్తే ప్రతిహృతా నావపద్యంతే ప్రతిహారభాజినో హి ఏతస్య సామ్నః మధ్యాహ్నకాలము గడుచుచూ ఉండగా ఏర్పడియున్న సాయం సూర్యప్రకాశము ప్రతిహారము 1 PM to 3 PM అట్టి మధ్యాహ్నానంతర సూర్యప్రకాశముపై తల్లి గర్భములోని పిండములు ఆధారపడి రక్షణ పొందుచున్నాయి. అట్టి ప్రతిహార ఆదిత్య సామగానము వలనే గర్భస్థ పిండములు క్రిందకు పడకుండా గర్భములో మధ్యగా వ్రేలాడుచూ జీవశక్తిని పొందసాగుచున్నాయి. ಮಧ್ಯಾಹ್ನಾನಂತರ ಸೂರ್ಯಪ್ರಕಾಶ ಗರ್ಭಸ್ಥ ಶಿಶುಸ್ಥಾನ ರಕ್ಷಣೆಯೇ ಆದಿತ್ಯ ಪ್ರತಿಹಾರ ಸಾಮಗಾನಮು. ಅಥ ಯದುರ್ಧ್ವಮಪರಾಹ್ನಾತ್ ಪ್ರಾಗಸ್ತಮಯತ್ಸ ಉಪದ್ರವಸ್ತತ್ಸ್ಯಾರಣ್ಯ ಅನ್ವಯತ್ತಸ್ತಸ್ಮಾತ್ತೇ ಪುರುಷಂ ದೃಷ್ಟ್ವಾ ಕಕ್ಷತ್ ಸ್ವಭ್ರಮಿತ್ಯುಪದ್ರವಂತಿ ಪದ್ರವಭಾಜಿನೋ ಹೇತಸ್ಯ ಸಾಮ್ನಃ ಸೆಪ್ಟೆಂಬರ್ 7, 2002 ಅಥಯತ್ ಊರ್ಧ್ವಂ ಅಪರಾಹ್ನಾತ್ ಬ್ರಾಕ್ ಅಸ್ತಮಯತ್ ಸ ಉಪದ್ರವಃ ತತ್ ಅಸ್ಯ ಅರಣ್ಯ ಅನ್ವಯತ್ತಾಃ ತಸ್ಮಾತ್ ತೇ ಪುರುಷಂ ದೃಷ್ಟ್ವಾ ಕಕ್ಷಂ ಸ್ವಭ್ರಮಿತಿ ಉಪದ್ರವಂತಿ ಉಪದ್ರವಭಾಜಿನೋ ಹಿ ಏತಸ್ಯ ಸಾಮ್ನಃ ಅಪರಾಹ್ನಮು ಪಗಟಿ ಚಿವರಿ ಭಾಗಮು. ఒక పగటిని మూడు సమాన భాగాలు చేసినప్పుడు చివరి మూడవ భాగము. పగటిలో చివరి భాగము సూర్య అస్తమయానికి ముందు ప్రకాశించు సూర్యుడు ఉపద్రవము 3 PM 5 PM అట్టి ఉపద్రవ సూర్యునిపై అరణ్య ముగములు జీవము రక్షణ పొందినవై ఉంటున్నాయి. అట్టి అపరాహ్న బ్రాక్ బిఫోర్ అస్తమయ సూర్యుని రూపము ఉపద్రవ సూర్యరూపముగా ఉపాసించబడుగాక. అథ యత్ ప్రథమాస్తమితే తన్నిధనం తదస్య పితరోన్వాయత్తాస్తస్మాత్తాన్నిదధతి నిధనభాజినో హేతస్య సామ్నా ఏవం ఖల్వముమాదిత్యేత్ సప్తవిధగ్ సామోపాస్తే సెప్టెంబర్ 8, 2002 ఇతి నవమః ఖండః. 8 అథ యత్ ప్రథమ అస్తమితే తత్ నిధనం తత్ అస్య పితరో అన్వాయత్తాః తస్మాత్తాన్నిదధతి నిధనభాజినో హి. సూర్యుడు అస్తమించగానే ఆ మరుక్షణ సూర్యుని నిధనము అపసంహార ఆటవిడుపు. అట్టి నిధన సూర్యునిపై పితరులు ఆధారపడినవారే ఉంటారు. అట్టి నిధనరూప సూర్యతత్వము వలననే పితరులు ఆధారపడి పోషింపబడుచున్నారు. ఏతస్య సామ్నా ఏవం ఖల్వము ఆదిత్యం సప్తవిధం సామా ఉపాస్తే. ఈ విధంగా సప్త 7 విధ సామగానంగా ఆదిత్యుని సామగానం చేస్తూ ఆరాధించెదరుగాక. 1 పురా ఉదయ ఆదిత్య హింకార సామగానము, 2 ప్రథమ ఉదిత ఆదిత్య సామగానము, 3 ఉషోదయానంతర ఆదిత్య సామగానము, 4 మధ్యందిన ఉద్యీత సామగానము, 5 అపరాహణ ఊర్ధ్వ అప్రాక్ అస్తమయ ఆదిత్య సామగానము, 6 అస్తమయ ఆదిత్య సామగానము ఉద్యీతోపాసన, 7 అస్తమయానంతర ఆదిత్య సామగానము ఉపాసించబడుగాక. ఇతి ఛాందోగ్యోపనిషత్ ఉద్వితీయాధ్యాయే నవమః ఖండః 2-10. ద్వితీయ ప్రపాఠకః దశమః ఖండః అతిమృత్యు సామోపాసన అథ ఖల్వాత్మ సంమితమతిమృత్యు సప్తవిధగ్ సామోపాసిత హింకార ఇతి త్ర్యక్షరం ప్రస్తావ ఇతి త్ర్యక్షరం తత్సమం అక్టోబర్ 1, 2002 1 అథ ఖలు ఆత్మ సంమితం అతిమృత్యు సప్తవిధగ్ సామా ఉపాసిత హింకార ఇతి త్రి అక్షరం త్ర్యక్షరం ప్రస్తావ ఇతి త్రి అక్షరం త్ర్యక్షరం తత్సమం. ఇక ఇప్పుడు మృత్యువుకు ఆవలగల మార్పు చేర్పులకు ఆవలగల సర్వత్రా సమరూపమయ్యున్న ఆత్మ యొక్క అతిమృత్యురూప బియోన్ చెంజ్ ఫాక్టర్స్ సప్తవిధ సామోపాసన గురించి చెప్పుకుంటున్నాము. హింకార ఇతి 3 అక్షరముల శబ్దము ప్రస్తావ ఇతి 3 అక్షరముల శబ్దము ఈ 2 సమస్వరూపమైనవి. ఆదిరితి ద్వ్యక్షరం ప్రతిహార ఇతి చతురక్షరం తతైహైకం తత్సమం అక్టోబర్ 2, 2002 2 ఆదాహ ఇతి ద్వి అక్షరం ద్వ్యక్షరం ప్రతిహార ఇతి చతుః అక్షరం తతైహ ఏకం తత్సమం. ఆది ఇది 2 అక్షరముల శబ్దము, ప్రతిహార ఇది 4 అక్షరముల శబ్దము. ప్రతిహారము నుండి ఒక అక్షరమును తీసుకునివచ్చి ఆదికి చేర్చాలి, అప్పుడు ఆ 2 సమము అవగలవు. ఆది మొట్టమొదటే ఉన్న నేను. ప్రతిహారము కల్పన ఊహ భావన మాయ. ఉద్యీత ఇతి త్ర్యక్షరము పద్రవ ఇతి చతురక్షరం త్రిభిస్త్రిభి సమం భవతేక్షరమతి శిష్యతే త్ర్యక్షరం తత్సమం అక్టోబర్ 3, 2002 3 ఉద్గీత ఇతి త్రిక్షరం త్ర్యక్షరం ఉపద్రవ ఇతి చతుః అక్షరం త్రిభ్యః త్రిభ్యః సమం భవతి అక్షరం అతి శిష్యతే త్రిక్షరం తత్సమం. ఉద్గీత ఇది 3 అక్షరములు, ఉపద్రవ ఇది 4 అక్షరములు. పై అక్షరములు 3, 3, 6 ఏకము చేస్తే అప్పటికిక 7లో అవుట్ ఆఫ్ 7 ఒక అక్షరము శేషిస్తోంది. ఆ విధంగా త్రి అక్షరం సమము అయి సర్వత్రా సమము మాత్రమే ఏర్పడియున్నదగుచున్నది. మిగిలిన ఒక అక్షరము కూడా మూడు అక్షరములతో సమముగానే చెప్పబడెను. నిధనమితి త్ర్యక్షరం తత్సమమేవ భవతి, తాని హవా ఏతాని ద్వావిత్సతిరక్షరాణి. అక్టోబర్ 4, 2002. 4 నిధనం ఇతి త్రి అక్షరం త్ర్యక్షరం తత్సమం ఏవ భవతి, తాని హవా ఏతాని ద్వావింశతః 22 అక్షరాణి. నిధనం సమాప్తి ముగింపు అననది త్రి అక్షరం మూడు అక్షరములతో ఉన్నది. అంతా అక్షరమే కనుక మిగతా త్ర్యక్షరములతో సమమే ఈక్వల్ అయి ఉన్నది. ఈ విధంగా సప్తవిధి సామగానోపాసనకు 22 అక్షరములు కలిగి ఉన్నది. హింకార 3, ప్రస్తావ 3, ఆది 2, ప్రతిహార 4, ఉద్గీత 3, ఉపద్రవ 4, నిధనం 3, 3, 3, 2, 4, 3, 4, 3, 22 అక్షరములు. ఏకవిత్సత్యాదిత్యమాప్నోత్యేకవిత్సో వ ఇతోసావాదిత్యో ద్వావింశేన పరమాదిత్యా జయతి తన్నాకం తద్విశోకం. అక్టోబర్ 5, 2002. 5, 21 ఆదిత్యం ఆప్నోతి. ఏకవింశః వాయిత్యః 21వవాడు అసావాదిత్యో ద్వావింశేన 22 పరమాదిత్యా జయతి తత్నాకం తత్విశోకం. సమస్వరూపములైన 21 ఆదిత్య మొట్టమొదటి స్వరూపమగు ఆత్మ యొక్క తత్వము తెలుసుకుంటారో వారు ఆదిత్యము ద బిగినింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ సిద్ధించుకుంటారు. ఈ 21 అక్షరములుగా కనిపిస్తున్నది సర్వత్ర వేయించేసి సమస్తము తానే అయి ఉన్న ఆదిత్యుడే. 22వది అక్షరమగు పరమాదిత్యము ఆదిత్యునికి కూడా పరమైనది ఆవలది. అట్టి పరమాదిత్యము దివ్యలోకము శోకరహితమైనది. అట్టి పరమాదిత్యము కేవలాత్మ పరస్వరూపము. పరమాత్మ తెలుసుకొంటే ద్రష్ట యొక్క జీవుని యొక్క ద్రష్టత్వముచే దృశ్యము నుండి పొందుచున్న దుహఖములన్నీ శమిస్తాయి. ఓల్ వరీజ్ ఓఫ్ ఇంద్రియాజగత్ వానిస్ సబ్సాయి. ఆప్నోతి హాదిత్యస్య జయం పరో హాస్యాదిత్యజయాజయో భవతి యాయేతదేవం విద్వానాత్మ సమ్మితమతి ముత్యు సప్తవిధం సామోపాస్తే సామోపాస్తే. అక్టోబర్ 6, 2002. ఇతి దశమః ఖండః. 6 ఆప్నోతి హా ఆదిత్యస్య జయం పరోహ అస్య ఆదిత్య జయాత్ జయో భవతి యాయేతత్ ఏవం విద్వాన్ ఆత్మ సమ్మితం అతిమృత్యు సప్త విధగ్ సామా ఉపాస్తే. ఈ లోకమున ప్రకాశమానుడైన ఆదిత్యునికి సూర్యునికి 21 అక్షరములు. 22వ అక్షరం సూర్యునికి ఆవలి లోకము. అది ఆదిత్యమును కూడా దాటినట్టి కేవలమగు ఆత్మా స్థానము. అట్టి ఆదిత్యలోకము దాటి అమృతమగు ఆత్మలోకము ఆత్మస్థానము ఎరిగిన విద్వాంసుడు సమస్తమునందు ఆత్మను ఆత్మయందే సమస్తమును దర్శించుచు సప్తవిధ సామములను ఉపాసిస్తూ క్రమంగా మృత్యుపరిధులను దాటివేస్తాడు. అట్టి ఏకవింశతి అక్షర సామోపాసనచే అమృతస్వరూపమును సిద్ధించుకొంటాడు. ఇతి ఛాందోగ్యోపనిషత్ ఉద్వితీయాధ్యాయే దశమః ఖండః 2, 11. ద్వితీయ ప్రపాఠకః ఏకాదశః ఖండః. గాయత్ర సామోపాసన మనోహింకారో వాక్ప్రస్తావశ్చక్షురుద్గీతశ్రోత్రం ప్రతిహారః ప్రాణో నిధనమేతద్గాయత్రం ప్రాణేషు ప్రోతం. నవంబర్ 1, 2002. 1 మనోహింకారో వాక్ప్రస్తావః చక్షుః ఉద్గీతః శ్రోత్రం ప్రతిహారః ప్రాణో నిధనం ఏతత్ గాయత్రం ప్రాణేషు ప్రోతం. మనస్సు ఉహింకారము వాక్ ప్రస్తావ చక్షువులు ఉద్గీత సోత్రములు చెవులు ప్రతిహార ప్రాణము నిధనం అట్టి ప్రాణశక్తితో ఆయా 5 రూపములుగా ప్రోతమై నిండినదై ఉన్నదే ఏతత్ గాయత్రం. అదియే గాయత్రి. సా ఏవమేతద్గాయత్రం ప్రాణేషు ప్రోతం వేద ప్రాణీ భవతి సర్వమాయిరేతి జ్యోగ్జీవతి మహాన్ ప్రజయా పశుభిర్భవతి మహాన్ కీర్త్యా మహామనాః స్యాత్ తద్వ్రతం. నవంబర్ 2, 2002. ఇతి ఏకదశః ఖండః. 2 సయ ఏవం ఏతత్ గాయత్రం ప్రాణేషు ప్రోతం వేద ప్రాణీ భవతి సర్వం ఆయుః ఏతి జ్యోగ్జీవతి మహాన్ ప్రజయా పశుభ్యః భవతి మహాన్ కీర్త్యా మహామనాః స్యాత్ తత్వ్రతం. ప్రాణము గాయత్రిచే ప్రోతమై ఉన్నట్లే గాయత్రి ప్రాణముచే ప్రోతమయ్యున్నది. వేదము తెలియబడేది తపస్సు ప్రాణిగాగుచున్నది అట్టి ప్రాణస్వరూప గాయత్రీ సామగానము. తెలుసుకుని గాయత్రీ ప్రాణోపాసన చేయువారు జ్యోతిస్వరూపులై జీవించగలరు. వారి జీవితమే జ్యోతి, స్వయం ప్రకాశ రూపమవగలదు. ఆత్మజ్యోతియగు కేవల శివస్వరూపము సంతరించుకోగలరు. అట్టివారు గొప్ప జన పశు సంపద పొందగలరు. గొప్ప కీర్తిమంతులు అగుచున్నారు. అట్టి మహామనోసిద్ధియే గాయత్రి అప్రాణోపాసన వ్రతము. ఇతి ఛాందోగ్యోపనిషత్ ఉద్వితీయ అధ్యాయే ఏకాదశః ఖండః 2.12, ద్వితీయ ప్రపాఠకః ద్వాదశః ఖండః రథంతరమగ్ని సామోపాసన అభిమంతతి సహింకారో ధూమో జాయతే సప్రస్తావో జ్వలతి స ఉద్యితోంగారా భవంతి సప్రతిహార ఉపశామ్యతి తన్నిధనం సంసామ్యతి తన్నిధనమేతద్రథంతరమగ్నౌ ప్రోతం. December 1, 2002. 1. అభిమంతతి సహింకారో ధూమో జాయతే సప్రస్తావః జ్వలతి స ఉద్గీతః అంగారా భవంతి సప్రతిహార ఉపశామ్యతి తత్ నిధనం సంసామ్యతి తత్ నిధనం ఏతత్ రథంతరం అగ్నౌ ప్రోతం. అరణి కొయ్యలతో మథనము, రెండు కొలతో ఒరిపిడి చేయటము హింకారము, ధూమము పుట్టటము ప్రస్తావము, అగ్నిజ్వాల జననము ఉద్గీతము, అగ్నికణములు విస్ఫులింగములు ప్రతిహారము. ఆ విధంగా జ్వలిస్తున్న అగ్ని ఉపశాంతి పొందటము అనగా ఉపశమించటము నిధనము. అట్టి సంసామ్య సబ్సైడిన్ రూపమగు అగ్ని రథంతరాగ్నిగా జగత్తంతా ప్రోతమై ఫీల్డ్ అప్ ఉన్నది. సయ్యా ఏవమే తద్రథంతరమగ్నౌ ప్రోతం వేద బ్రహ్మవర్చస్యన్నాదో భవతి సర్వమాయరేతి జ్యోగ్జీవతి మహాన్ ప్రజయ పశుభిర్భవతి మహాన్ కీర్త్యా నా ప్రత్యన్నగ్నిమాచామేన నిశ్చీవేత్ తద్వ్రతం. December 2, 2002. ఇతి ద్వాదశః ఖండః 2. సయ ఏవం ఏతత్ రథంతరం అగ్నౌ ప్రోతం వేద బ్రహ్మవర్చసి అన్నాదో భవతి సర్వం ఆయుః ఏతి జ్యోగ్జీవతి మహాన్ ప్రజయా పశుభ్యః భవతి మహాన్ కీర్త్యా న ప్రత్యం అగ్నిం ఆచామేత్ న నిశ్చీవేత్ తత్వ్రతం. అట్టి రథంతరంగా ప్రోతమయ్యున్న జగత్తంతా ఓతప్రోతమయ్యున్న అగ్నితత్వమును తెలుసుకున్నవాడు బ్రహ్మవర్చస్సు పొందగలడు. సమస్తమును పొందిన అన్నాదుడు కాగలడు. వారి ఆయుష్షు పవిత్రము కాగలదు, ఉత్తమమైన ఆయుష్షు పొందగలరు, జ్యోతిస్వరూపులై జీవించగలరు, ఉత్తమ సంతానము పశుసంపద పొందగలరు, గొప్ప కీర్తిమంతులుగా కాగలరు. అందుచేత సర్వత్రా మౌనంగా ఉన్న అగ్ని లేక ప్రాణశక్తిని ఉపాసించటమును వ్రతము రెగ్యులర్ ప్రాక్టీస్ గా కలిగి ఉండెదరుగాక. ఇతి ఛాందోగ్యోపనిషత్ ఉద్వితీయాధ్యాయే ద్వాదశః ఖండః 2.13, ద్వితీయ ప్రపాఠకః 3. ఖండః వామదేవం మిథున సామోపాసన ఉపమంత్రేతే సహింకారో జ్ఞపయతే సప్రస్తావః స్త్రియా సహస్యేతే స ఉద్గీతః ప్రతి స్త్రీం సహస్యేతే స ప్రతిహారః కాలం గచ్చతి తన్నిధనం పారం గచ్చతి తన్నిధనమేతద్వామదేవ్యం మిథునే ప్రోతం. 2.13.1. ఉపమంత్రేతే సహింకారః జ్ఞపయతే స ప్రస్తావః స్త్రియా సహః ఏతే స ఉద్గీతః ప్రతి స్త్రీం సహః ఏతే స ప్రతిహారః కాలం గచ్చతి తన్నిధం పారం గచ్చతి తత్ నిధనం ఏతత్ వామదేవ్యం మిథునే ప్రోతం. ఉపమంత్రణము పిలుపు బుజ్జగింపు మంత్రోచ్చారణ ఉపమంత్రేతము మంత్రోచ్చారణ హింకారము జ్ఞాపకము ప్రస్తావము స్త్రీ సంగమము ప్రకృతితో కలిసి ఉండటము ఉద్గీతము ప్రతి స్త్రీ సహము మిథునము కలయిక ప్రతిహారము కాలము గడిచిపోవటము చివరికి చేరటము నిధనము సమాప్తి. అట్టి వామదేవ మిథునము కేవలమగు ఆత్మతో కల్పన చేరి సమాగమము తో ఇదంతా ఏర్పడినది అగుచున్నది. సయ ఏవమే తద్వామదేవ్యం మిథునే ప్రోతం వేద మిథునీ భవతి మిథునాన్మిథునాత్ ప్రజాయతే సర్వమాయిరేతి జ్యోగ్జీవతి మహాన్ ప్రజయా పశుభిర్భవతి మహాన్ కీర్త్యా న కాంచన పరిహరే తద్వ్రతం. 2.13.2. సయ ఏవం ఏతత్ వామదేవ్యం మిథునే ప్రోతం వేద మిథునీ భవతి మిథునాన్ మిథునాత్ ప్రజాయతే సర్వం ఆయుః ఏతి జ్యోగ్జీవతి మహాన్ ప్రజయా పశుభ్యః భవతి మహాన్ కీర్త్యా న కాంచన పరిహారేత్ తత్ వ్రతం. ఇతి త్రయోదశ ఖండః అట్టి ఆ వామదేవ మిథునముచే ప్రోతము మెడ్ అప్ ఓఫ్ తెలుసుకున్నవాడు మిథుని అగుచున్నాడు. మిథునముచే మిథునము వృద్ధి చెందుచున్నది. మిథునము కలయిక ప్రవృద్ధమవగలదు. అట్టి ఏకత్వ దర్శన ధ్యానముచే ఆయుష్షు పవిత్రమవగలదు. జగజ్యోతి స్వరూపము ఆవిష్కరణము కాగలదు. ఉత్తమ సంతానము పశుసంపద ప్రాప్తించగలదు. ఉత్తమ కీర్తి లభించగలదు. అట్టి వామదేవ మిథునము అనుభవి అనుభవముల ఏకత్వము వ్రతముగా ఆచరించబడుగాక. ఇతి ఛాందోగ్యోపనిషత్ ఉద్వితీయాధ్యాయే త్రయోదశ ఖండః 2.14. ద్వితీయ ప్రపాఠకః చతుర్దశ ఖండః బృహదాదిత్య సామోపాసన ఉద్యన్హింకార ఉదితః ప్రస్తావో మధ్యందిన ఉద్గీతోపరాణః ప్రతిహారోస్తం యన్నిధనమే తద్బృహదాదిత్యే ప్రోతం 2.14.1.1 ఉద్యన్హింకార ఉదితః ప్రస్తావః మధ్యందిన ఉద్గీతః అపరాహ్నః ప్రతిహారః అస్తం యత్ నిధనం ఏతత్ బృహత్ ఆదిత్యే ప్రోతం సూర్యుడు ఉదయించు సూర్యుడు హింకారము ఉదయిస్తున్నప్పుడు ప్రస్తావము మధ్యాహ్న సూర్యుడు ఉద్గీతము అపరాహ్న మధ్యాహ్నానంతర సాయంత్ర సూర్యుడు ప్రతిహారము సూర్యాస్తమయం నిధనము ఇది బృహత్ ఆదిత్యము అనబడుతోంది. సయ ఏవమేతద్బృహదాదిత్యే ప్రోతం వేద తేజస్వ్యన్నాదో భవతి సర్వమాయరేతి జోగ్జీవతి మహాన్ ప్రజయ పశుభిర్భవతి మహాన్ కీర్త్యా తపంతం న నిందే తద్వ్రతం 2.14.2 ఇతి చతుర్దశ ఖండః 2. సయ ఏవం ఏతత్ బృహత్ ఆదిత్యే ప్రోతం వేద తేజస్వి అన్నాదో భవతి సర్వం ఆయుః ఏతి జ్యోక్ జీవతి మహాన్ ప్రజయా పశుభ్యః భవతి మహాన్ కీర్త్యా తపంతం న నిందేత్ తత్వ్రతం. అట్టి ఆ యొక్క బృహత్ ఆదిత్యము ఏ విధంగా సర్వత్రా ప్రోతమయ్యున్నదో ఎరిగి ఉపాసిస్తున్నవాడు తేజోవంతుడు సమస్తము అనుభవముగా పొందువాడు అగుచున్నాడు ఆయుష్మంతుడు కాగలడు జగజ్యోతి స్వరూపుడు కాగలడు ఉత్తమ జనసంపద పశుసంపద పొందగలడు గొప్ప కీర్తిమంతుడగుచున్నాడు. అట్టి బృహత్ ఆదిత్యుని తీవ్రతను నిందించరాదు. అట్టి ఆరాధన వ్రతముగా ఆచరించబడుగాక. ఇతి ఛాందోగ్యోపనిషత్ ఉద్వితీయాధ్యాయే చతుర్దశ ఖండః 2.15. ద్వితీయ ప్రపాఠకః పంచదశ ఖండః వైరుప పర్జన్య సామోపాసన అభ్రాణి సంప్లవంతే సహింకారో మేఘో జాయతే స ప్రస్తావో వర్షతి స ఉద్గీతో విద్యోతతే స్థనేతి స ప్రతిహార ఉద్గృహ్ణాతి తన్నిధనమేతద్వైరూపం పర్జన్యే ప్రోతం 2.15.1.1 అభ్రాణి సంప్లవంతే సహింకారో మేఘో జాయతే స ప్రస్తావో వర్షతి స ఉద్గీతో విద్యుత్తతే స్తనేతి స ప్రతిహార ఉద్గృహానతి తత్ నిధనం ఏతత్ వైరూపం పర్జన్యే ప్రోతం మబ్బుల సంప్లవంతము సమూహము ఏర్పడటం హింకారము దట్టమైన మేఘములు ప్రస్తావము వర్షించటము ఉద్గీతము మేఘపు మేపులు ప్రతిహారము వర్షానంతరము మేఘములు ఆకాశము నిధనము అట్టి మేఘముల తత్వము పర్జన్యముతో ప్రోతమయ్యున్నది. సయ ఏవమేతద్వైరూపం పర్జన్యే ప్రోతం వేద విరూపాంశ్చ సురూపంశ్చ పశునవరుంధే సర్వమాయరేతి జ్యోగ్జీవతి మహాన్ ప్రజయా పశుభిర్భవతి మహాన్కీర్త్య వర్షంతం న నిందే తద్వ్రతం 2.15.2. సయ ఏవం ఏతద్వైరూపం పర్జన్యే ప్రోతం వేద విరూపాంశ్చ సురూపాంశ్చ పశూన్ అవరుంధే సర్వం ఆయుః ఏతి జ్యోక్ జీవతి మహాన్ ప్రజయా పశుభ్యః భవతి మహాన్ కీర్త్యా వర్షంతం న నిందే తత్వ్రతం. ఇతి పంచదశ ఖండః అట్టి పర్జన్యమును సామోపాసన చేయువారు ఆ సామగానము చేయువారు అనగా పర్జన్యముతో ఆత్మోపాసన చేయువారు పశు సంపద పొందగలరు ఆయుష్మంతులు కాగలరు జగజ్యోతి స్వరూపులగుచున్నారు ఉత్తమ ప్రజలను పశుసంపద పొందగలరు గొప్ప కీర్తిమంతులు కాగలరు వర్షమును నిందించరాదు. ఇది వ్రతము. ఇతి ఛాందోగ్యోపనిషత్ ఉద్వితీయాధ్యాయే పంచదశ ఖండః 2.16. ద్వితీయ ప్రపాఠకః షోడశ ఖండః వైరాజ ఋతు సామోపాసన వసంతో హింకారో గ్రీష్మ ప్రస్తావో వర్ష ఉద్గీత శరత్ప్రతిహారో హేమంతో నిధనమేత ద్వైరాజమృతుషు ప్రోతం 2.16.1.1 వసంతో హింకార గ్రీష్మ ప్రస్తావ వర్ష ఉద్గీత శరత్ప్రతిహార హేమంత నిధనం ఏతత్ వైరాజం ఋతుషు ప్రోతం వసంత ఋతువు హింకారము గ్రీష్మ ఋతువు ప్రస్తావము వర్ష ఋతువు ఉద్గీతము శరత్ ఋతువు ప్రతిహారము హేమంతము నిధనము ఇది వైరాజ ఋతు సామగానోపాసన కాలము ఆత్మయందు ఓతప్రోతమైన తీరును ఉపాసించటము ఆ వైరాజ ఋతుపాసన సయ్యా ఏవమేతద్వైరాజమృతుషు ప్రోతం వేద విరాజతి ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేన సర్వమాయిరేతి జ్యోగ్జీవతి మహాన్ ప్రజయా పశుభిర్భవతి మహాన్ కీర్త్యర్తున్న నిందేతద్వ్రతం 2.16.2.2 సయ్యా ఏవం ఏతత్ వైరాజం ఋతుషు ప్రోతం వేద విరాజతి ప్రజయా పశుభ్యః బ్రహ్మవర్చసేన సర్వం ఆయః ఏతి జ్యోగ్జీవతి మహాన్ ప్రజయా పశుభ్యః భవతి మహాన్ కీర్త్య ఋతూన్న నిందేత్ తత్వ్రతం ఇతి షోడశః ఖండః అట్టి ఆ వైరాజ ఋతు ప్రోతము ఎరిగినవాడు ప్రజ పశు సంపదతో విరాజిల్లగలడు బ్రహ్మవర్చస్సుతో ఉత్తమ ఆయుష్షు కలిగి యుండగలడు స్వయంజ్యోతి స్వరూపుడు కాగలడు ఉత్తమ ప్రజా సంపద పశు సంపద కలిగి యుండగలడు ఋతువులను చలి ఎండ వేడి కదా అని తలచుచు నింద చేయరాదు ఇది వ్రతము ఇది ఛాందోగ్యోపనిషత్ ఉద్వితీయాధ్యాయే షోడశః ఖండః 2.17 ద్వితీయ ప్రపాఠకః సప్తదశః ఖండః శక్వరీలోక సామోపాసన